ఉండిన పాప భాండమవ నింబడి బ్రద్దలుగాకపోదు. మీ పండిన దుష్క్రియా ఫలము భళ్ళున దళ్ళకపోదు. ప్రజ్వలత్ పాండవ రోష విస్ఫురద భంగ నిషంగ సీతాంబకాగ్నులన్ మండకపోవు భగ్గుమని. మాతుర వంశ మహాటవీస్థలు ఆ